262 లబ్ధరూప సం భా లబ్ధరూప రూప్యతే జ్ఞాప్యతే ఏభిరితి రూపాణి లక్షణాని స్వరూప తటస్థభే దేన సగుణ నిర్గుణపరాణి నలక్షాని యయాసా తథ రూప్యతే జ్ఞాప్యతే ఇతి రూపం అర్థః అపలక్షణం నాన్నోపి లభే నామరూపే యయాసా తథ ఆచో స్వయం మాయోపాచీన శబ్దార్థభావ మాపద్య పశ్చాత్ వ్యాకరణ మకరోదితి భావ ఓం లబ్ధరూపాయే నమః 382 లలితా త్రిసతి భాష్యం 383 ఆం వి ఈ లక్షణముల చేత జ్ఞాపకము చేయబడుచున్నదిగాన రూపములు స్వరూపలక్షణ తటస్థలక్షణ భేదముతో సగుణ నిర్గుణ రూపములు పొందియుండుట వలన శ్రీ జగన్మాత లబ్ధరూపాయని స్తవనీయగుచున్నది. దీనిచేత అర్థము జ్ఞాపకము చేయబడుచున్నదిగాన రూపము ఇది నామమునకు కూడా అపలక్షణము. ఏ దేవిచేత నామరూపములు రెండును పొందబడియున్నవో యా మహేశ్వరి లబ్ధరూపాయనబడును. మొట్టమొదట మాయోపాధి ద్వారా శబ్దస్వరూపమును అర్థస్వరూపమును పొంది యనంతరము జగన్మాత నామరూప విశేషాకృతి గల సృష్టిని చేసినదని భావము.